కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఆసంతేజయంత అజయంత సహ సేతా ఇంద్ర ఇంద్రస్తనో తనోరపశ్యత్ అపశ్యత్ తా ఉపాధత్త అధత్త తాభిర్వై వై సహ స తనువం తనువమింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్నధత్త అధత్తతో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయత్ ఇదింద్రతనో ఇంద్రతనోరుపదధాతి ఇంద్రతనోరితి ఇంద్రాతనో ఉపదధాతి తనువం ఉపదధాతీపదధాతి తనువమేవ దేవతాభిః తాభిరింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేథో అథో సేంద్రం అథో ఇత్యథో సేంద్రమేవ సేంద్రమితి సా ఇంద్రం ఏవాగ్ని అగ్నిగం సతనం సతనం చిరుతే సతనమితి సాతనం చిరుతే భవతి భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి యజ్ఞ యజ్ఞో దేవేభ్య దేవేభ్యోప అపాక్రామద్ అక్రామత్తం తమవరుధం అవరుధన్న అవరుధమిత్యవరుధం నాశక్నువన్ అశక్నువంతే తయేతా ఏతా యజ్ఞతనో యజ్ఞతనోరపశ్యన్ యజ్ఞతనోరితి యజ్ఞాతనో అపశ్యంతా తా ఉప ఉపాదధత అదధత తాభిః తాభిర్వై వైతే తే యజ్ఞం యజ్ఞమవ అవారుంధత అరుంధత యత్ యజ్ఞతనో యజ్ఞతనోరుపదధాతి యజ్ఞతనోరితి యజ్ఞాతనో ఉపదధాతి యజ్ఞం ఉపదధాతీత్యుపదధాతి యజ్ఞమేవ దేవతాభిః తాభిర్యజమానః యజమానో వ అవరుంధే రుంధే త్రయస్త్రిపుంశతం త్రయస్త్రిపుంశతముప త్రయస్త్రిపుంశతమిది త్రయ త్రిపుంశతం ఉపదధాతి దాది త్రయస్త్రిపుంశత్ త్రయస్త్రిపుంశద్వై త్రయస్త్రిపుంశతి త్రయ త్రిపుంశత్ దేవతా అవరుంధే రుంధేథో అథో సాత్మానం అథో ఇద్యథో సాత్మానమేవ సాత్మానమితి సా ఆత్మానం ఏవాగ్ని అగ్నిగుం సతను సతనం చినుదే సతనమిది సాతను చునుదే సాత్మా సాత్మాష్మిన్ స్వాత్మేది సా ఆత్మా అముష్మిల్లోకే లోకే భవతి భవతి యః ఏవం ఏవం వేద వేద జ్యోతిష్మతీ జ్యోతిష్మతీరుప ఉపదధాతి దధాతి జ్యోతిః జ్యోతిరేవ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాత్యేతాభిః ఏతాభిర్వై వా అగ్నిః అగ్నిశ్చితః చితోజ్వలతి జ్వలతి తాభిః తాభిరేవ ఏవైనం ఏన గుంసం సవింధే ఇంధ ఉభయోః ఉభయోరస్మై అస్మై లోకయోః లోకయోర్జ్యోతిః జ్యోతిర్భవతి భవతి నక్షత్రేష్టకాః నక్షత్రేష్టకా ఉప నక్షత్రేష్టకా ఇది నక్షత్ర ఇష్టకాః ఉపదధాతి దధాత్యేతాని ఏతాని వై వై దివః దివో జ్యోతిగుంషి జ్యోతిగుంషి తాని తాన్యేవ ఏవావ అవరుంధే రుంధే సుకృతాహం సుకృతాహం వై సుకృతామితి సుకృతాహం వా ఏతాని ఏతాని ద్యోతిగుంషి ద్యోతిగుంషి యత్ యం నక్షత్రాణి నక్షత్రాణి తాని తాన్యేవ ఏవాప్నోతి ఆప్నోత్యథో అథో అనూకాశం అథో ఇత్యథో అనూకాశమేవ అనూకాశమిత్యనూకాశం ఏవైతాని ఏతాని ద్యోతిగుంషి ద్యోతిగుంషి కృతే కృతే సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యై యత్ అనుఖ్యాత్యా ఇత్యనోఖ్యాత్యై యత్ సర్గస్పృష్టా సర్గస్పృష్టా ఉపదధ్యాత్ సర్గస్పృష్టా ఇది సంస్పృష్టా ఉపదధ్యాద్దృష్ట్యై ఉపదధ్యాదిత్యుపదధ్యాత్ దృష్ట్యై లోకం లోకమపి అపి దధ్యాత్ దధ్యాదవర్షుక అవర్షుక పర్జన్య పర్జన్య స్యాత్ స్యాదసర్గస్పృష్టా అసర్గస్పృష్టా ఉప అసర్గస్పృష్టా ఇత్యసం స్పృష్టా ఉపదధాతి దధాతి వృష్ట్యై వృష్ట్యా ఏవ లోకం లోకం కరోతి కరోతి వర్షుక వర్షుక పర్జన్య పర్జన్యో భవతి భవతి పురస్తాత్ పురస్తాదన్యాః అన్యాః ప్రతీచేః ప్రతీచేరుప ఉపదధాది దధాది పశ్చాత్ పశ్చాదన్యాః అన్యాః ప్రాచీః ప్రాచీస్తస్మాత్ తస్మాత్ ప్రాచీనాని ప్రాచీనాని చ ప్రతీచీనాని ప్రతీచీనాని చ నక్షత్రాణి నక్షత్రాణ్యా ఆవర్తంతే వర్తంతే ఇది వర్తంతే ఋతవ్యా ఉప ఉపదధాతి ఋతూనాం ఋతూనాం కృత్యై కృత్యై ద్వంద్వం ద్వంద్వముప ద్వంద్వమిది ద్వం ద్వం ఉపదధాతి దాతి తస్మాత్ తస్మాద్వంద్వం ద్వంద్వమృతవ ద్వంద్వమిది ద్వం ద్వం ధృతవోధృత అధృతేవ ఇవ వై వా ఏషా ఏషా యత్ యన్మధ్యమా మధ్యమా చితిః చితిరంతరిక్షం అంతరిక్షమివ ఇవ వై వా ఏషా ఏషా ద్వంద్వం ద్వంద్వమన్యాసు ద్వంద్వమిది ద్వం ద్వం అన్యాసు చితేషు చితేషూప ఉపదధాతి దాతి చతస్రః చతస్రో మధ్యే మధ్యే ధృత్యై ధృత్యా అంతశ్లేషణం అంతశ్లేషణం వై అంతశ్లేషణమిత్యంతఃశ్లేషణం వా ఏతాః ఏతాశ్చితీనాం చితీనాం యత్ యదృతవ్యాః ఋతవ్యా యత్ యదృతవ్యాః ఋతవ్యా ఉపదధాతి ఉపదధాతి చితీనాం ఉపదధాతి ద్రుపదధాతి చితీనాం విధృత్యై విధృత్యా అవకాం విధృత్యా విధృత్యై అవకామను అనూప ఉపదధాతి దాత్యేషా ఏషా వై వా అగ్నేః అగ్నేర్యోనిః యోనిస్ సయోనిమ్ సయోనిమేవ సయోనిమిది సా యోనిమ్ ఏవాగ్నిమ్ అగ్నిమ్ చినుదే చినుద ఉవాచ ఉవాచః అవిశ్వామిత్రః విశ్వామిత్రోదత్ విశ్వామిత్ర ఇది విశ్వామిత్రః అదదిత్ ఇత్సః సబ్రహ్మణా బ్రహ్మణాన్నం అన్నయ్యస్య యస్యేతాః ఏతా ఉపధీయాంతై ఉపధీయాంతయ్యః ఉపధీయాంతా ఇత్యుపధీయాంతై యవు ఉచ చైనాః ఏనా ఏవం ఏవం వేదత్ వేదతిది ఇది సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా ఏతమ్ ఏతమ్ ప్రతిష్టాయై ప్రతిష్టాయై మదతే ప్రతిష్టాయా ప్రతిష్టాయై మదతేజః యోగ్నిమ్ అగ్నిమ్ చిత్వా చిత్వాన ప్రతిష్టతి ప్రతిష్టతి పంచ ప్రతిష్టతి ప్రతిష్టతి పంచ పూర్వాః పూర్వాశ్చితయః చితయో భవంతి భవంత్యథ అథ షష్ఠీం షష్ఠీం చితిమ్ చితిమ్ చినుదే చినుదే షడ్ షడ్వై వా ఋతవః ఋతవః సంవత్సరః సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సరః ఋతుష్వేవ ఏవ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టతి తిష్టత్యేతాః ఏతా వై వా అధిపత్నీః అధిపత్నీర్నామ అధిపత్నీరిత్యధిపత్నీః నామేష్టకాః ఇష్టకాయస్య యస్యైతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతే అధిపతిః ఉపధీయంత ఇత్యుపాధీయంతే అధిపతిరేవ అధిపతిరిత్యధిపతిః ఏవ సమానానాం సమానానాం భవతి భవతియం యన్ విష్యాత్ విష్యాత్తం తముపదధత్ ఉపదధ్యాయేత్ ఉపదధదిత్యుపాదధత్ ధ్యాయేదేతాభ్యః ఏతాభ్యరేవ ఏవైనం ఏనం దేవతాభ్యః దేవతాభ్యః ఆవృష్టతి వృష్టతి తాజగ తాజగార్తిమ్ ఆర్తిమా ఆర్చతి ఋచ్చత్యంగిరసః అంగిరస సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకంయంతః యంతో యా యజ్ఞస్య యజ్ఞస్య నిష్కృతిః నిష్కృతిరాసీత్ నిష్కృతిరితి నిహీకృతిః ఆసీత్తాం తాం ఋషిభ్యః ఋషిభ్యః ప్రతి ఋషిభ్యరిద్ధిషిభ్యః ప్రత్యౌహన్ ఔహన్ తద్ధిరణ్యం హిరణ్యమభవత్ అభవద్యత్ యద్ధిరణ్యశుల్కైః హిరణ్యశుల్కైః ప్రోక్షతి హిరణ్యశుల్కైరితి హిరణ్యశుల్కైః ప్రోక్షతి యజ్ఞస్య ప్రోక్షతీతి ప్రాముక్షతి యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యా అథో నిష్కృత్యా ఇది నిహీకృత్యై అథో భేషజం అథో ఇద్యథో భేషజమేవ ఏవాస్మై తస్మై కరోతి కరోత్యథో అథో రూపేణ అథో ఇద్యథో రూపేణైవ ఏవైనం ఏన పుంసం సమర్థయతి అర్థయత్యథో అథో హిరణ్యజ్యోతిష అథో ఇద్యథో హిరణ్యజ్యోతిషైవ హిరణ్యజ్యోతిషేతి హిరణ్యజ్యోతిష ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏది సాహస్రవతా సాహస్రవతా ప్ర సాహస్రవతేతి సాహస్రావతాః ప్రోక్షతి ఉక్షతి సాహస్రః సాహస్రః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపతేః ప్రజాపతిరితి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ప్రజాపతిరితి ప్రజాపతేః ఆప్యా ఇమాః ఇమామే మే అగ్నే అగ్నిష్టకాః ఇష్టకా ధేనవః ధేనవస్సంతు సంతతి ఇత్యాహ ఆహ ధేనూః ధేనురేవ ఏనా ఏనా కృతే కృతేతా తాయేనం ఏనం కామదుఘా కామదుఘా అముత్ర కామదుఘా ఇది కామదుఘా అముత్ర అముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఉప ఉపతిష్టంతే తిష్టంతరితి తిష్టంతే రుద్రో వై వా ఏషయత్ యదగ్ని అగ్ని సహ సేతరి ఏతరి జాత జాతోరి ఎరి సర్వశ్చిత చితస్సహ సయథావత్స వత్సో జాత జాతస్తనం స్తనం ప్రేప్సతి ప్రేప్సత్యేవం ప్రేప్సతేతి ప్రాయీప్సతి ఏవం వై వా ఏష ఏతరి ఏతరి భాగధేయం భాగధేయం ప్ర భాగధేయమితి భాగాధేయం ప్రేప్సతి ఈప్సతి తస్మై తస్మై యద్ యదాహుతిం ఆహుతిన్న ఆహుతిమిత్యాహుతి మజుభుజాద్ జుభుజాద్ధ్వర్యం అధ్వర్యం చయజమానం యజమానం చధ్యాయేత్ ధ్యాయేచ్చతరుద్రీయం శతరుద్రీయం జుహోతి శతరుద్రీయమితి శతరుద్రీయం జుహోతి భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగాధేయేన ఏవైనం ఏనగం శమయతి శమయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చత్యధ్వర్యు అధ్వర్యుర్న యజమాన యజమానోయత్ యద్గ్రామ్యాణాం గ్రామ్యాణాం పశూనాం పశూనాం పయసా జుభుజాద్ జుభుజాద్గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ఛుచా శుచార్పయేత్ అర్పయేద్యత్ యదారణ్యానాం ఆరణ్యానామారణ్యాన్ ఆరణ్యాన్ జర్తిలయ వాగ్వా జర్తిలయ వాగ్వా వా జర్తిలయ వాగ్వేది జర్తిలాయ వాగ్వా వా జుభుజాద్ జుభుజాద్గవేధుకయ వాగ్వా అవేధుకయ వాగ్వా వా అవేధుకయ వాగ్వేది గవేధుకాయ వాగ్వా వాన నగ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ హినస్తి హినస్తి నారణ్యాన్ ఆరణ్యానథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహురనాహుతి అనాహుచర్వై అనాహుతిరిత్యనాహుతి వై జర్తిలాహ జర్తిలాశ్చ జగవేధుకాహ అవేధుకాశ్చ చేతి ఇత్యజక్షీరేణ అజక్షీరేణ జుహోతి అజక్షీరేణేత్యజక్షీరేణ జుహోత్యాగ్నేయీ ఆగ్నేయీ వై వా ఏషా ఏషాయత్ యదజా అజాహుత్యా ఆహుత్యైవ ఆహుత్యేత్యాహుత్యా ఏవ జుహోతి జుహోతిన గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ హినస్తి హినస్తిన నారణ్యాన్ ఆరణ్యానంగిరస అంగిరస సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంత ఎంతోజాయాం అజాయాం ఘర్మం ఘర్మం ప్రాసించన్ అసించన్ సా శోచంతి శోచంతి వర్ణం వర్ణం పరా పరాజిహీత అజిహీత సహ సోర్క అర్కోభవత్ అభవత్ తదర్కస్య అర్కస్యార్కత్వం అర్కత్వమర్కపర్ణేన అర్కత్వమిత్యర్కత్వం అర్కపర్ణేన జుహోతి అర్కపర్ణేనేత్యర్కపర్ణేన జుహోతి సయోనిత్వాయ సయోనిత్వాయోదన్ సయోనిత్వాయేతి సయోనిత్వాయ ఉదం తిష్టన్ తిష్టన్ జుహోతి జుహోత్యేషా ఏషా వై వై రుద్రస్య రుద్రస్య దిగ్ దిక్ స్వాయాహం స్వాయామేవ ఏవ దిశి దిశి రుద్రం రుద్రం నిరవదయతే నిరవదయతే చరమాయాం నిరవదయత ఇతిని అవదయతే చరమాయామిష్టకాయాం ఇష్టకాయాం జుహోతి జుహోత్యంతతః అంతత ఏవ రుద్రం రుద్రం నిరవదయతే నిరవదయతే త్రేధా విభక్తం నిరవదయత ఇతిని అవదయతే త్రేధా విభక్తం జుహోతి త్రేధా విభక్తమితి త్రేధా విభక్తం జుహోతి త్రయ త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఇమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకాన్ సమావద్వీర్యాన్ సమావద్వీర్యాన్ కరోతి సమావద్వీర్యానితి సమావద్వీర్యాన్ కరోతీయతి ఇయత్యగ్రే అగ్రే జుహోతి జుహోత్యథ అథేయతి ఇయత్యథ అథేయతి ఇయతి త్రయ త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభ్య ఏభ్య ఏవ ఏవైనం ఏనం లోకేభ్య లోకేభ్య శమయతి శమయతి తిస్రః తిస్ర ఉత్తరాః ఉత్తరా ఆహుతీః ఉత్తరా యుజ్యతరతరాః ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతీః జుహోతి షడ్ షట్ సంపద్యంతే పద్యంతే షడ్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుభిరేవ ఋతుభిర్జతోభిః ఏవైనం ఏనకం శమయతి శమయతి యదనుపరిక్రామం అనుపరిక్రామం జుహుయాత్ అనుపరిక్రామమిత్యనోపరిక్రామం జుహుయాదంతరవచారణం అంతరవచారణం రుద్రం అంతరవచారణమిత్యంత అవచారణం రుద్రం కుర్యాత్ కుర్యాదథో అథో ఖలు అథో ఇద్యథో ఖల్వాహో ఆహుః కస్యాం కస్యాం వా వాహ అహ దిశి దిశి రుద్ర రుద్ర కస్యాం కస్యాం వా వేతి ఇత్యనుపరిక్రామం అనుపరిక్రామమేవ అనుపరిక్రామమిత్యనోపరిక్రామం ఏవ హోతవ్యం హోతవ్యమపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిత్యపరివర్గం ఏవైనం ఏనగం శమయతి శమయత్యేతా ఏతా వై వై దేవతాః దేవతాః సువర్గ్యాః సువర్గ్యాయాః సువర్గ్యా ఇతి సువహాగ్యాః యా ఉత్తమాః ఉత్తమాస్తాః ఉత్తమా ఇత్యుత్తమాః తా యజమానం యజమానం వాచయతి వాచయతి తాభిః తాభిరేవ ఏవైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకం గమయతి గమయతియం యం దృశ్యాత్ దృశ్యాత్తస్య తస్య సంచరే సంచరే పశూనాం సంచర ఇది సంచరే పశూనాన్ని న్యస్యేత్ అస్యేద్యః యః ప్రథమః ప్రథమః పశు పశురభితిష్టతి అభితిష్టతి సః అభితిష్టతేత్యభితిష్టతి స ఆర్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి పృచ్చతి అశ్మన్నోర్జం ఊర్జమితి ఇది పరి పరిషించతి సించతి మార్జయతి మార్జయత్యేవ ఏవైనం ఏనమథో అథో తర్పయతి అథో ఇద్యథో తర్పయత్యేవ ఏవ సహ స ఏనం ఏనం తృప్తః తృప్తోక్షుధ్యన్ అక్షుధ్యన్నశోచన్ అశోచన్నముష్మిన్ అముష్మిల్లోకే లోక ఉప ఉపతిష్టతే తిష్టతే ద్రుభ్యతి ద్రుభ్యతి ప్రజయా ప్రజయా పశుభిః ప్రజేరి ప్రాజయా పశుభిర్యః పశుభిరి పశుభిః ఏవం ఏవం వేద వేదతాం తాన్నః నైషం ఇషమోర్జం ఊర్జం ధత్త ధత్తమరుద మరుద సగుండరాణా సగుండరాణా ఇది సగుండరాణా ఇది సంరాణా ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వా ఊర్గ్ ఊర్గన్నం అన్నం మరుద మరుదోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధేష్మన్ అశ్మగ్గస్తే తే క్షుత్ క్షుతము అముందే తే శుక్ శుకృచ్ఛతు పృచ్చతుయం యన్ విష్మ విష్మ ఇది ఇత్యాహ ఆహయం యమేవ ఏవ ద్వేష్టి ద్వేష్టిమం తమస్య అస్య క్షుధా క్షుధా చ శుచా శుచా చ చార్పయతి అర్పయతి త్రిః త్రిః పరిషించన్ పరిషించన్ పరి పరిషించన్నితి పరి సించన్ పర్యేతి ఏది త్రివృద్ త్రివృద్వై త్రివృదిది త్రివృద్ వా అగ్నిః అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్నిః అగ్నిస్తస్య తస్య శుచం శుచకం శమయతి శమయతి త్రిః త్రిః పునః పునః పరి పర్యేతి ఏతి షట్ షట్ సంపద్యంతే పద్యంతే షట్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిరిద్యుతుభిః ఏవాస్య అస్య శుచం శుచకం శమయతి శమయత్రిమాం అపాం వై వా ఏతత్ ఏతత్ పుష్పం పుష్పం యత్ యద్వేతసః వేతసోపాం అపాగం శర శరోపకాః అవకా వేతస శాఖయా వేతస శాఖయా చ వేతస శాఖయేతి వేతస శాఖయా చావకాభిః అవకాభిశ్చ కవి వికర్షతి కర్షత్యాపః ఆపో వై వై శాంతాః శాంతాః శాంతాభిః శాంతాభిరేవ ఏవాస్య అస్య శుచం శుచకం శమయతి శమయతి యః యో వై వా అగ్నిం అగ్నిం చితం చితం ప్రథమః ప్రథమః పశుః పశురధిక్రామతి అధిక్రామతీశ్వరః అధిక్రామతేత్యధిక్రామతి ఈశ్వరో వై వై తమ్ తగుం శుచా శుచా ప్రదహః ప్రదహో మండూకేన ప్రదహ ఇది ప్రాదహః మండూకేన వి వికర్షతి కర్షత్యేషః ఏష వై వై పశూనాం పశూనామనుపజీవనీయః అనుపజీవనీయో న అనుపజీవనీయ ఇత్యనుపజీవనీయః న వై ద్వా ఏషః ఏష గ్రామ్యేషు గ్రామ్యేషు పశుషు పశుషు హితః హితో నారణ్యేషు ఆరణ్యేషు తమ్ తమేవ ఏవ శుచా శుచార్పయతి అర్పయత్యష్టాభిః అష్టాభిర్వి వికర్షతి కర్షత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రః గాయత్రో అగ్నిః అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్నిః అగ్నిస్తస్య తస్య శుచం శుచకం శమయతి శమయతి పావకవతీభిః పావకవతీభిరన్నం పావకవతీభిరితి పావకవతీభిః అన్నం వై వై పావకః పావకోన్నేన అన్నేనైవ ఏవాస్య అస్య శుచం శుచకం శమయతి శమయతి మృత్యుః మృత్యుర్వై వా ఏష యత్ యదగ్నిః అగ్నిర్బ్రహ్మణః బ్రహ్మణ ఏతద్ ఏతద్రూపం రూపం యత్ యత్కృష్ణార్జునం కృష్ణార్జునం కార్ష్ణీ కృష్ణార్జునమితి కృష్ణార్జునం కార్ష్ణీ ఉపానహౌ కార్ష్ణీ ఇది కార్ష్ణీ ఉపానః ఉప ఉపముంచతే ముంచతే బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవ మృత్యోః మృత్యోరంతః అంతర్ధత్తే ధత్తేంతః అంతర్మృత్యోః మృత్యోర్ధత్తే ధత్తేంతః అంతరన్నాద్యాత్ అన్నాద్యాది అన్నాద్యాదిత్యన్నాద్యాత్ ఇత్యాహో ఆవరణ్యాం అన్యాముపముంచతే ఉపముంచతేన్యాం ఉపముంచతేపముంచతే అన్యాన్న నాంతః అంతరేవ ఏవ మృత్యోః మృత్యోర్ధత్తే ధత్తేవ అవాన్నాద్యం అన్నాద్యమరుంధే అన్నాద్యమిత్యన్నాద్యం రుంధే నమః నమస్తే తే హరసే హరసే శోచిషే శోచిష ఇది ఇత్యాహ ఆహ నమస్కృత్య నమస్కృత్య హి నమస్కృత్యేతి నమః కృత్య హివసీయాగుంసం అసీయాగుంసముపచరంది ఉపచరంత్యన్యం ఉపచరంతేత్యుపాచరంది అన్యం దే తే అస్మత్ అస్మత్తపంతు తపంతు హేదయ హేదయ ఇత్యాహ ఆహయం యమేవ ఏవద్వేష్టి ద్వేష్టితం తమస్య అస్య శుచా శుచార్పయతి అర్పయతి పావకః పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిత్యస్మాభ్యం శివోభవ భవేది ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పావకః పావకోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే ద్వాభ్యాం ద్వాభ్యామధి అధిక్రామది క్రామది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అవశ్యవతీభ్యాం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అవశ్యవతీభ్యాగం శాంతి అవశ్యవతీభ్యామిత్యవశ్యావతీభ్యాం శాంత్యా ఇది శాంతి ఋషదేవట్ ఋషద ఇది నృషదే వడితి ఇది వ్యాఘారయతి వ్యాఘారయతి పంక్యా వ్యాఘారయతీతి ఆఘారయతి పంక్యాహుత్యా ఆహుత్యాయజ్ఞముఖం ఆహుత్యేత్యాహుత్యా యజ్ఞముఖమా యజ్ఞముఖమిది యజ్ఞాముఖం ఆరభతే లభతే క్షయా అక్షయా వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాత్ వ్యాఘారయతీతి ఆఘారయతి తస్మాదక్షయా అక్షయా పశవ పశవ అంగాని అంగాని ప్రహరంతి హరంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యత్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యద్వషట్కుర్యాత్ వషట్కుర్యాద్ జాతయామా వషట్కుర్యాదిది వషట్ కుర్యాత్ జాతయామాస్య జాతయామేతి జాతయామా అస్య వషట్కారః షట్కార స్యాత్ వషట్కార ఇది వషట్కారః స్యాద్భిర్ యన్న నవషట్కుర్యాత్ వషట్కుర్యాద్రక్షాగుంసి వషట్కుర్యాదిది వషట్ కుర్యాత్ రక్షాగుంసి యజ్ఞం యజ్ఞం హన్యుః హన్యుర్వట్ వరిది ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమేవ పరోక్షమితి పరహాక్షం ఏవ వషట్ వషట్కరోతి కరోతి నాస్య అస్య జాతయామా జాతయామా వషట్కారః జాతయామేతి జాతయామా వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కారః భవతి న యజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంది ఘ్నంది హుతాదః హుతాదో వై హుతాద ఇది హుతాదః వా అన్యే అన్యే దేవాః దేవా అహుతాదః అహుతాదోన్యే అహుతాద ఇత్యహుతాదః అన్యేతాన్ తానగ్నిచిత్ అగ్నిచిరేవ అగ్నిచిరిత్యగ్నిచిత్ ఏవోభయాన్ ఉభయాన్ ప్రీణాది ప్రీణాదియే ఏ దేవాః దేవా దేవానాం దేవానామిది ఇది దధ్నా దధ్నా మధుమిశ్రేణ మధుమిశ్రేణావ మధుమిశ్రేణేతి మధుమిశ్రేణ అవోక్షతి ఉక్షతి హుతాదః హుతాదశ్చ హుతాద ఇది హుతాదః చైవ ఏవ దేవాన్ దేవాన హుతాదః అహుతాదశ్చ అహుతాద ఇత్యహుతాదః చ యజమానః యజమానః ప్రీణాది ప్రీణాది తే యజమానం యజమానం ప్రీణంది ప్రీణంది దధ్నా దధ్నైవ ఏవ హుతాదః హుతాదః ప్రీణాది హుతాద ఇది హుతాదః ప్రీణాది మధుషా మధుషా హుతాదః అహుతాదో గ్రామ్యం అహుతాద ఇత్యహుతాదః గ్రామ్యం వై వా ఏతత్ ఏతదన్నం అన్నం యత్ యద్దధి దధ్యారణ్యం ఆరణ్యం మధు మధు యత్ యద్దధ్నా దధ్నా మధుమిశ్రేణ మధుమిశ్రేణావోక్షతి మధుమిశ్రేణేతి మధుమిశ్రేణ అవోక్షత్యుభయస్య అవోక్షరీత్యవోక్షతి ఉభయస్యావరుద్ధ్యై అవరుద్ధ్యై భ్రుముష్టినా అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై భ్రుముష్టినామ అవోక్షరి ఉక్షతి ప్రాజాపత్యః ప్రాజాపత్యో వై ప్రాజాపత్యేతి ప్రాజాపత్యః వై బ్రుముష్టే బ్రుముష్టిః సయో నిత్వాయ సయో నిత్వాయ ద్వాభ్యాం సయో నిత్వాయేతి సయో నీత్వాయ ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాహనుపరిచారం ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై అనుపరిచారమవ అనుపరిచారమిత్యనుపరిచారం అవోక్షతి వృక్షత్యపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిత్యపరివర్గం ఏవైనాన్ ఏనాన్ ప్రేణాది ప్రేణాదివి వివై వా ఏష ప్రాణై ప్రాణై ప్రజయా ప్రాణైరది ప్రాణై ప్రజయా పశుభి ప్రజయతి ప్రాజయా పశుభిర్వృధ్యతే పశుభిరతి పశుభి వృధ్యతే యోగ్నిం అగ్ని చిన్వన్ చిన్వన్నధిక్రామతి అధిక్రామతి ప్రాణదా అధిక్రామతేభ్యధిక్రామతి ప్రాణదా అపానదా ప్రాణదా ఇది ప్రాణాదా అపానదా ఇది అపానదా ఇత్యపానాదా ఇత్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే వర్చోదా వర్చోదా పరిబోదా వర్చోదా ఇది వర్చహాదా పరిబోదా ఇది పరిబోదా ఇది పరివహాదా ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రాజా వైవర్చ వర్చ పశవ పశవో వరివ వరివ ప్రజా ప్రజామేవ ప్రజామిది ప్రాజా ఏవ పశూన్ పశూనాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇంద్ర ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతం తమ్ వృత్ర వృత్రో హత హత షోడశభి షోడశభిర్భోగై షోడశభిరితి షోడశాభి భోగైరసినాద్ అసినాత్ సహ స ఏతాం ఏతామగ్నయే అగ్నయేనీకవతే అనేకవత ఆహుతిమ్ అనేకవత ఇత్యనేకవతే ఆహుతిమపశ్యత్ ఆహుతిమిత్యాహుతిమ్ అపశ్యత్తాం తామజుహోద్ అజుహోత్తస్య తస్యాగ్ని అగ్నిరనేకవాన్ అనేకవాన్ సేన అనేకవానిత్యనేకవాన్ సేన భాగధేయేన భాగధేయేన ప్రీత భాగధేయేనేతి భాగధేయేన ప్రీత షోడశ షోడశ వృత్రస్య షోడశేతి షోడశాధ వృత్రస్య భోగాన్ భోగానపి అప్యదహత్ అదహద్ వైశ్వకర్మణేన వైశ్వకర్మణేన వాప్మనః వైశ్వకర్మణేనేది వైశ్వకర్మణేన ఆత్మనోని ఇరముచ్యత అముచ్యత యద్గ్నయే అగ్నయనీకవతే అనేకవత ఆహుతిమ్ అనేకవత ఇత్యనీకవతే ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతిమ్ జుహోత్యగ్ని అగ్నిరేవ ఏవాస్య అస్యానేకవాన్ అనేకవాన్ సేన అనేకవానిత్యనేకవాన్ సేన భాగధేయేన భాగధేయేన ప్రీత భాగధేయేనేది భాగధేయేన ప్రీత పాప్మానం పాప్మానమపి అపి దహతి దహతి వైశ్వకర్మణేన వైశ్వకర్మణేన పాప్మనః వైశ్వకర్మణేనేతి వైశ్వకర్మణేన పాప్మనోని నిర్ముచ్యతే ముచ్యతేయం యం కామయేత కామయేత చిరం చిరం పాప్మనః పాప్మనోని నిర్ముచ్యేత ముచ్యేతేతి ఇత్యేకైకం ఏకైకం తస్య ఏకైకమిత్యేకం ఏకం తస్య జుహుయాత్ జుహుయాత్ చిరం చిరమేవ ఏవ పాప్మనః పాప్మనోని నిర్ముచ్యతే ముచ్యతేయం యం కామయేత కామయేత తాజగ తాజక్ పాప్మనః పాప్మనోని నిర్ముచ్యేత ముచ్యేతేతి ఇది సర్వాణి సర్వాణి తస్య తస్యానుదృత్య అనుదృత్య జుహుయాద్ అనుదృత్యేత్యనుదృత్య జుహుయాత్ తాజగ తాజగేవ ఏవ పాప్మనః పాప్మనోని నిర్ముచ్యతే ముచ్యతేథో అథో ఖలు అథో ఇత్యథో ఖలు నానా నానైవ ఏవ సూక్తాభ్యాం సూక్తాభ్యాం జుహోతి సూక్తాభ్యామిది సూక్తాభ్యాం జుహోతి నానా నానైవ ఏవ సూక్తయో సూక్తయోర్వీర్యం సూక్తయోరితి సూక్తయో వీర్యం దధాతి దాత్తిథో అథో ప్రతిష్ఠిత్యై అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై ఉదయనం ఏనముత్తరాం ఉత్తరాన్నయ ఉత్తరామిత్యుదరాం నయేతి ఇది సమిధ సమిధ సమిధ ఇది సంయిధ ఆదధాది దాది యథాజనం జనం యతే యతే వసం అవసం కరోతి కరోతి తాదృగ్ తాదృగేవ ఏవ్రహ తిస్ర ఆదధాది దాది త్రివృద్ త్రివృద్వై త్రివృది త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తస్మై తస్మై భాగధేయం భాగధేయం కరోతి భాగధేయమితి భాగధేయం కరోత్యౌదుంబరీ ఔదుంబరీర్భవంతి భవంత్యోర్గ్ ఊర్ధ్వై వా ఉదుంబర ఉదుంబర ఊర్జం ఊర్జమేవ ఏవాస్మై అస్మా అపి అపి దధాతి దధాత్యుద్ ఉదు ఉత్వా విశ్వే విశ్వే దేవా దేవా ఇది ఇత్యాహ ఆహ ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై విశ్వే విశ్వే దేవాః దేవాః ప్రాణైః ప్రాణైరేవ ప్రాణైరితి ప్రాణైః ఏవైనం ఏనముత్ ఉద్గచ్చతే యచ్చదేగ్నే అగ్నే భరంతు భరంతు శక్తిభిః శక్తిభిరితి శక్తిభిరితి శక్తిభిః ఇత్యాహ ఆహయస్మై యస్మా ఏవ ఏవైనం ఏనం చిత్తాయ చిత్తాయోద్గచ్చతే ఉద్గచ్చతే తేన ఉద్గచ్చత ఇత్యుదయచ్చతే తేనైవ ఏవైనం ఏన పుంసం సమర్థయతి అర్థయతి పంచ పంచదిశః దిశో దైవీ దైవీర్యజ్ఞం యజ్ఞమవంతు అవంతు దేవీ దేవీరి ఇత్యాహ ఆహ దిశః దిశోహి ఏషః ఏషోను అను ప్రత్యవతే ప్రత్యవతేప ప్రత్యవత ఇది ప్రాచ్యవతే అపామతిం అమతిం దుర్మతిం దుర్మతిం బాధమానా దుర్మతిమితి దుహోమతిం బాధమానా ఇది ఇత్యాహ ఆహ రక్షసాం రక్షసామపహత్యై అపహత్యై రాయ అపహత్యాపహత్యై రాయస్పోషే పోషే యజ్ఞపతిం యజ్ఞపతిమాభజంతీ యజ్ఞపతిమితి యజ్ఞాపతిం ఆభజంతీరితి ఆభజంతీరిత్యాభజంతీ ఇత్యాహ ఆహ పశవః పశవో వై వై రాయ రాయస్పోషః పోషః పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే షడ్భిః షడ్భిర్హరతి షడ్భిరితి షట్భిః హరతి షట్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిరిత్రుతుభిః ఏవైనం ఏనగుం హరతి హరతి ద్వే ద్వే పరిగృహ్యవతీ ద్వే ఇది ద్వే పరిగృహ్యవతీ భవతః పరిగృహ్యవతీ ఇది పరిగృహ్యావతీ భవతో రక్షసాం రక్షసామపహత్యై అపహత్యై సూర్యరశ్మిః అపహత్యా ఇత్యపహత్యై సూర్యరశ్మిర్హరికేశః సూర్యరశ్మిరితి సూర్యారశ్మిః హరికేశః పురస్తాత్ హరికేశ ఇది హరికేశః పురస్తాదిది ఇత్యాహ ఆహ ప్రసవోత్యై ప్రసవోత్యై తతః ప్రసవోత్యా ఇది ప్రాసూత్యై తతః పావకాః పావకా ఆశిషః ఆశిషో నః ఆశిష ఇత్యాశిషః నోజుషంతాం జుషంతామితి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పావకః పావకోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే దేవాసురాః దేవాసురాః సంయత్తాః దేవాసురా ఇది దేవాసురాః సంయత్తా ఆసన్ సంయత్తా ఇది సంయత్తాః ఆసంతే తే దేవాః దేవా ఏతత్ ఏతదప్రతిరథం అప్రతిరథమపశ్యన్ అప్రతిరథమిత్యప్రతిరథం అపశ్యంతేన తేన వై వై తే ప్రతి అప్రత్యసురాన్ అసురానజయన్ అజయంతత్ తదప్రతిరథస్య అప్రతిరథస్యాప్రతిరథత్వం అప్రతిరథస్యేత్యప్రతిరథస్య అప్రతిరథత్వం యద్ అప్రతిరథత్వమిత్యప్రతిరథత్వం యదప్రతిరథం అప్రతిరథం ద్వితీయ అప్రతిరథమిత్యప్రతిరథం ద్వితీయో హోత హోత అన్వాహ అన్వాహ అప్రతి అన్వాహేత్యనో ఆహ అప్రత్యేవ ఏవతేన తేన యజమానః యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ జయతి తియత్యథో అథో అనభిజితం అథో ఇత్యథో అనభిజితమేవ అనభిజితమిత్యనభిజితం ఏవాభి అభిజయతి ఏవి దశర్చం దశర్చం భవతి దశర్చమితి దశార్చం భవతి దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజేమౌ విరాజేతి వీరాజా ఇమౌ లోకౌ లోకౌ విధృతౌ విధృతామనయో విధృతామితి విధృతౌ అనయోర్లోకయోః లోకయోర్విధృత్యై విధృత్యా అథో విధృత్యా ఇది విధృత్యై అథో దశాక్షరా అథో ఇత్యథో దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజి విరాడితి వీరాట్ విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టతి తిష్టత్యసత్ అసదివ ఇవ వై వా అంతరిక్షం అంతరిక్షమంతరిక్షం అంతరిక్షమివ ఇవాగ్నీధ్రం ఆగ్నీధ్రమాగ్నీధ్రే ఆగ్నీధ్రమిత్యాగ్నీధ్రం ఆగ్నీధ్రేష్మానం ఆగ్నీధ్రైత్యాగ్నీధ్రే అశ్మానన్ని నిదధాది దాది సత్వాయ సత్వాయ ద్వాభ్యాం సత్వాయేతి సదత్వాయ ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై విమానః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై విమాన ఏషః విమాన ఇది విమానః ఏష దివః దివో మధ్యే మధ్య ఆస్తే ఆస్త ఇది ఇత్యాహ ఆహవి ద్వేవ ఏవైతయా ఏతయా మిమీతే మిమీతే మధ్యే మధ్యే దివః దివో నిహితః నిహితః పృష్ణిః నిహిత ఇది నిహితః పృష్ణిరశ్మా అశ్మేతి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పృష్ణి పృష్ణ్యన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే చతసృభిః చతసృభిరా చతసృభిరితి చతసృభిః ఆపృచ్ఛాద్ పృచ్ఛాదేతి ఏది చత్వారి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందోభిః ఏవేంద్రం ఇంద్రం విశ్వాహ విశ్వా అవీవృథన్ అవీవృథన్నితి ఇత్యాహ ఆహ వృద్ధిం వృద్ధిమేవ ఏవోపావర్తతే ఉపావర్తతే వాజానా ఉపావర్తత ఇత్యుపావర్తతే వాజానాగం సత్పదిం సత్పదిం పదిం సత్పదిమితి సదపదిం పదిమితి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే సుమ్నహో సుమ్నహోర్యజ్ఞ సుమ్నహోరితి సుమ్నహో యజ్ఞో దేవాన్ దేవాగుంహా ఆచ చరవక్షత్ వక్షతిది ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేది ప్రాజా వై పశవ పశవ సుమ్నం సుమ్నం ప్రజా ప్రజామేవ ప్రజామిది ప్రాజా ఏ పశూన్ పశూనాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే రక్షత్ రక్షదగ్ని అగ్నిర్దేవ దేవో దేవాన్ దేవాగుం ఆచ చరవక్షత్ వక్షతిది ఇత్యాహ ఆహ సుగాకృత్యై సుగాకృత్యై వాజస్ సుగాకృత్యాయ సుగాకృత్యై వాజస్ మా ప్రసవేన ప్రసవేనో అగ్రాభేణ ప్రసవేనేది ప్రసవేన ఉద్గ్రాభేణోత్ ఉద్గ్రాభేణేత్యుగ్రాభేణ ఉదగ్రభీద్ అగ్రభీదిది ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్య ఉద్యన్ ఉద్యన్నుద్గ్రాభ ఉద్యన్నిత్యుదయన్ ఉద్గ్రాభ ఏష ఉద్గ్రాభ ఇత్యుదగ్రాభ ఏష నిమ్రోచన్ నిమ్రోచన్ నిగ్రాభ నిమ్రోచన్నితి నిమ్రోచన్ నిగ్రాభో బ్రహ్మణ నిగ్రాభ ఇది నిగ్రాభ బ్రహ్మణైవ ఏవాత్మానం ఆత్మానముద్గృహ్ణాది ఉద్గృహ్ణాది బ్రహ్మణ ఉద్గృహ్ణాదిగృహ్ణాది బ్రహ్మణ భ్రాతృవ్యం భ్రాతృవ్యన్ని నిగృహ్ణాది గృహ్ణాదీతి గృహ్ణాది ప్రాచీమనో అను ప్రదిశం ప్రదిశం ప్రదిశమిది ప్రాదిశం ప్రేహి ఇది విద్వాన్ విద్వానితి ఇత్యాహ ఆహ దేవలోకం దేవలోకమేవ దేవలోకమితి దేవాలోకం ఏవైతజా ఏతజోపావర్తతే ఉపావర్తతే క్రమధ్వం ఉపావర్తతేవా ఆవర్తతే క్రమధ్వమగ్నినా అగ్నినా నాకం నాకమితి ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవైతజా ఏతజా లోకాన్ లోకాన్ క్రమదే క్రమదే పృథివ్యాః పృథివ్యా అహం అహమద్ ఉదంతరిక్షం అంతరిక్షమా ఆరుహం అరుహమిది ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవైతజా ఏతజా లోకాన్ లోకాన్ సమారోహతి సమారోహతి శువ సమారోహతీతి సమ్ ఆరోహతి సువర్యంతః యంతో నాప అపేక్షంతే ఈక్షంత ఇది ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవైతయా ఏతయా లోకం లోకమేది ఏత్యగ్నే అగ్నే ప్రేహి ఇహి ప్రథమ ప్రథమో దేవయతాం దేవయతామితి దేవయతామితి దేవాయతాం ఇత్యాహ ఆహోభయేషు ఉభయేష్వేవ ఏవైతయా ఏతయా దేవమనుష్యేషు దేవమనుష్యేషు చక్షు ఏవమనుష్యేష్ది దేవా మనుష్యేషు చక్షుర్దధాది దాది పంచభి పంచభిరధి పంచభిరది పంచాభి అధిక్రామది క్రామతి పాంక పాంతో యజ్ఞ యజ్ఞో యావాన్ యావానేవ ఏవ యజ్ఞ యజ్ఞస్తేన తేన సహ సహ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేది ఏదిరక్తోషాసా రక్తోషాసేది ఇది పురోణువాక్యాహం పురోణువాక్యామును పురోణువాక్యామితి పురః అనువాక్యాహం అన్వాహ ఆహ ప్రత్యై ప్రత్యా అగ్నే అగ్నే సహస్రాక్ష సహస్రాక్షేది సహస్రాక్షేది సహస్రాక్ష ఇత్యాహ ఆహ సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతే రాత్రి ప్రజాపతేరితి ప్రజాపతే ఆప్యై తస్మై తస్మై తే విధేమ విధేమ వాజాయ వాజాయ స్వాహ స్వాహేతి ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై వాజ వాజోన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే దధ్నః పూర్ణా పూర్ణామోదుంబరీ ఓదుంబరీ స్వయమాదృన్నాయాం స్వయమాదృన్నాయాం జుహోతి స్వయమాదృన్నాయామితి స్వయం ఆదృన్నాయాం జుహోత్యూర్గ్ ఓర్గ్వై వై దధి దధ్యోర్గ్ ఊర్గుదుంబర ఉదుంబరోసౌ అసౌ స్వయమాదృన్నా స్వయమాదృన్నాముష్యాం స్వయమాదృన్నేది స్వయం ఆదృన్నా ముష్యామేవ ఏవోర్జం ఓర్జం దధాది దాది తస్మాద్ తస్మాదముదః అమతోర్వాచీ అర్వాచీమూర్జం ఊర్జముప ఉపజీవామ జీవామస్తిసృభిసృభి సాధయతి తిసృభిరితి తిసృభి సాధయతి త్రివృద్ త్రివృద్వై త్రివృతి త్రివృద్ వా అగ్ని అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్ని అగ్నిస్తం తమ్ ప్రతిష్టాం ప్రతిష్టాంగమయతి ప్రతిష్టామితి ప్రతిష్టాం అమయతి ప్రేద్ధ ప్రేద్ధో అగ్నే ప్రేద్ధ ఇది ప్రాయుద్ధ అగ్నేదీతి దీతి పుర రోన నయతి ఇత్యౌదుంబరీ ఔదుంబరీమా ఆదధాది దాత్యేషా ఏషా వై వై సూర్మీ సూర్మీ కర్ణకావతి కర్ణకావత్యేతయా కర్ణకావతీతి కర్ణకావతీ ఏతయా స్మ వై వై దేవా దేవా అసురాణా అసురాణాగం శతద్రహాన్ శతద్రహాది శ్రగృహంది శతద్రహానిది శతద్రహాన్ శ్రగృహంది ఏతయా సమిధం సమిధమాదధాది సమిధమితి సంవిధం ఆదధాది వజ్రం ఆదధాది ఇత్యాదధాది వజ్రమేవ ఏవైతత్ ఏతచ్చతఘ్నీ శతఘ్నీ యజమానః శతఘ్నీమిది శతఘ్నీ యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరది ప్రతిస్తృత్యై స్తృత్యాసంవృత్కారం అసంవృత్కారం విధేమ అసంవృత్కారమిత్యసంవృటకారం విధేమతే ఏ పరమే పరమే జన్మన్ జన్మన్నగ్నే అగ్నయది ఇది వైకంగతీం వైకంగతీమా ఆదధాది దాది భావ అవరుంధే రుంధే తాం తాగుం సవితో సవితుర్వరేణ్యస్య వరేణ్యస్య చిత్రా చిత్రామితి ఇది శమీమయీ శమీమయీగుం శాంత్యై శమీమయీమితి శమీమయీ శాంత్యా అగ్ని అగ్నిర్వాహ వాహ హవై వా అగ్నిచితం అగ్నిచితం దృహే అగ్నిచితమిత్యగ్నిచితం దృహే అగ్నిచిత్ అగ్నిచిద్వాహ అగ్నిచిదిత్యగ్నిచిత్ వాగ్నిం అగ్నిందుహే దుహేతాం పాగుం సవితు సవితుర్వరేణ్యస్య వరేణ్యస్య చిత్రాం చిత్రామితి ఇయాహ ఆహైషః ఏష వై వా అగ్నేః అగ్నేర్దోహః దోహస్తం తమస్య అస్య కణ్వః కణ్వ ఏవ ఏవ శ్రాయసః శ్రాయసో వేద్ అవేద్దేన తేనః హస్మ స్మైనం ఏన పుంసః సదుహే దుహేయత్ యదేతయా ఏతయా సమిధం సమిధమాదధాది సమిధమితి సంవిధం ఆదధాత్యగ్నిచిత్ ఆదధాదీత్యాదధాది అగ్నిచిదేవ అగ్నిచిదిత్యగ్నిచిత్ ఏవ తత్ తదగ్నిం అగ్నిం దుహే దుహే సప్త సప్తదే హే అగ్నే అగ్నే సమిధ సమిధ సప్త సమిధ ఇది సంవిధ సప్త జిహ్వాహ జిహ్వా ఇది ఇత్యాహ ఆహ సప్త సప్తైవ ఏవాస్య అస్య సాప్తాని సాప్తాని ప్రీణాది ప్రీణాది పూర్ణయా పూర్ణయా జుహోది జుహోది పూర్ణ పూర్ణ ఇవ ఇవ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతిరాప్యై ప్రజాపతిరితి ప్రజాపతే ఆప్యై న్యూనయా న్యూనయా జుహోది న్యూనయేతి నీగూనయా జుహోది న్యూనాత్ న్యూనాద్ధి న్యూనాది నీగూనాత్ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజానాహం ప్రజానాకం సృష్ట్యై ప్రజానామితి ప్రజానాహం సృష్ట్యా అగ్ని అగ్నిర్దేవేభ్య దేవేభ్యో నిలాయత నిలాయత సహ సదిశ దిశోను అను ప్రావిశత్ అవిశజ్జుహ్వత్ జుహ్వన్మనస మనసా దిశ దిశోధ్యాయేత్ ధ్యాయేద్దిభ్య దిగ్భ్యవ దిగ్భ్యైతిగ్రహైనం ఏనమవ అవరుంధే రుంధే దధ్నా దధ్నా పురస్తాద్ పురస్తాజ్జుహోతి జుహోత్యాజ్యేన ఆజ్యేనోపరిష్టాద్ ఉపరిష్టాత్తేజ తేజశ్చైవ ఏవాస్మై అస్మానింద్రియం ఇంద్రియం చ సమీచీ సమీచీ దాతి సమీచీరి సమీచీ దాది ద్వాదశకపాల ద్వాదశకపాలో వైశ్వానర ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల వైశ్వానరో భవతి భవతి ద్వాదశ ద్వాదశమాసాహ మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరోగ్ని సంవత్సర ఇది సంవత్సర అగ్నిర్వైశ్వానర వైశ్వానర సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ వైశ్వానరం వైశ్వానరమవ అవరుంధే రుంధేయత్ ప్రయాజానో యాజాన్ ప్రయాజానో యాజాన్ కుర్యాద్ ప్రయాజానో యాజానిది ప్రయాజానో యాజాన్ కుర్యాద్వికస్తి వికస్తి సా వికస్తిరితి వికస్తి సా యజ్ఞస్య యజ్ఞస్య దర్విహోమం దర్విహోమం కరోతి దర్విహోమమితి దర్విహోమం కరోతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై రాష్ట్రం ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠితి రాష్ట్రం వై వై వైశ్వానర వైశ్వానరో విడ్ విణ్మరుద మరుదో వైశ్వానరం వైశ్వానరకం హుత్వా హుత్వా మారుతాన్ మారుతాన్ జుహోతి జుహోతి రాష్ట్రే రాష్ట్ర విషం విషమను అనుబధ్నాది బధ్నాత్యుచ్చై ఉచ్చైర్వైశ్వానరస్య వైశ్వానరస్యా ఆశ్రావయతి శ్రావయత్యుపాగుంశు ఉపాగుంశు మారుతాన్ ఉపాగుశ్రిత్యుపాగుంశు మారుతాన్ జుహోతి జుహోతి తస్మాత్ తస్మాద్రాష్ట్రం రాష్ట్రం విషం విషమతి అతివదతి వదతి మారుతా మారుతా భవంతి భవంతి మరుత మరుతో వై వై దేవానాం దేవానాం విష విషో దేవృషేణ దేవృషేణైవ దేవృషేణేతి దేవాభిషేణ ఏవాస్మై అస్మై మనుష్యవిషం మనుష్యవిషమవ మనుష్యవిషమితి మనుష్యావిషం అవరుంధే రుంధే సప్త సప్త భవంతి భవంతి సప్తగణా సప్తగణా వై సప్తగణా ఇది సప్తగణా వై మరుత మరుతో గణస గణస ఏవ మనసైతి గణాశ ఏ విషం విషమవ అవరుంధే రుంధే గణేన గణేన గణం గణమనుదృత్య అనుదృత్య జుహోతి అనుదృత్యేత్యనుదృత్య జుహోతి విషం విషమేవ ఏవాస్మై అస్మా అనువర్త్మానం అనువర్త్మానం కరోతి అనువర్త్మానవిత్తినో వర్త్మానం కరోతీతి కరోతి వసోర్ధారాం ధారాం జుహోతి జుహోతి వసోః వసోర్మే మే ధారా ధారా సత్ అసదితి ఇది వై వా ఏషా హూయతే హూయతే ఘతస్య ఘతస్య వై వా ఏనం ఏనమేషా ఏషా ధారా ధారాముష్మిన్ ముష్మిన్ లోకే లోకే బిన్వమాన బిన్వమానోప ఉపతిష్టతే తిష్టత ఆజ్యేన ఆజ్యేన జుహోతి జుహోతి తేజ తేజో వై వా ఆజ్యం ఆజ్యం తేజ తేజో వసో వసోర్ధారా ధారా తేజస తేజసైవ ఏవాస్మై అస్మై తేజ తేజో వృంధే రుంధేథో అథో కామా అథో విద్యథో కామా వై వై వసో వసోర్ధారా ధారా కామాన్ కామానేవ ఏవా అవరుంధే రుంధేయం యం కామయేత కామయేత ప్రాణాన్ ప్రాణానస్య ప్రాణానది ప్రాణాన్ అస్యాన్నాద్యం అన్నాద్యం వి అన్నాద్యమిత్యన్నాద్యం విచ్ఛిన్యాం ఛిన్యామితి ఇది విగ్రహం విగ్రహం తస్య విగ్రహమిది విగ్రహం తస్య జుహుయాత్ జుహుయాత్ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానది ప్రాణాన్ ఏవాస్య అస్యాన్నాద్యం అన్నాద్యం వి అన్నాద్యమిత్యన్నాద్యం విచ్ఛినత్తి ఛినత్తియం యం కామయేత కామయేత ప్రాణాన్ ప్రాణానస్య ప్రాణానది ప్రాణాన్ అస్యాన్నాద్యం అన్నాద్యపుంసం అన్నాద్యమిత్యన్నాద్యం సంతనయాం సనుయామితి సంతతాం సంతతాం తస్య సంతతామితి సంతతాం తస్య జుహుయాద్ జుహుయాత్ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానది ప్రాణాన్ ఏవాస్య అస్యాన్నాద్యం అన్నాద్యపుంసం అన్నాద్యమిత్యన్నాద్యం సంతనోది తనోది ద్వాదశ ద్వాదశ ద్వాదశాని ద్వాదశాని జుహోతి జుహోతి ద్వాదశ ద్వాదశమాసాః మాసా సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ ఇది సంవత్సరేణ ఏవాస్మై అస్మా అన్నం అన్నమవ అవరుంధే రుంధేన్నం అన్నం చమే మేక్షత్ అక్షక్ చమే మయితి ఇత్యాహ ఆహైతద్వై వా అన్నస్య అన్నస్య రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధేగ్ని అగ్నిశ్చ చమే మహావహ ఆపశ్చ చమే మయితి ఇత్యాహ ఆహైషా ఏషా వై వా అన్నస్య అన్నస్య యోని యోని సయోని సయోన్యేవ సయోనీతి సా యోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధేర్ధేంద్రాణి అర్ధేంద్రాణి జుహోతి అర్ధేంద్రాణీత్యర్ధ ఇంద్రాణి జుహోతి దేవతా దేవతా ఏవా అవరుంధే రుంధేయత్సర్వేషామర్ధం అర్ధమింద్ర ఇంద్ర ప్రతి ప్రతి తస్మాత్ తస్మాదింద్ర ఇంద్రో దేవతానాం దేవతానాం భూయిష్టభాక్తమ భూయిష్టభాక్తమ ఇంద్రం భూయిష్టభాక్తమైతి భూయిష్టభాగతమ ఇంద్రముత్తరం ఉత్తరమాహ ఉత్తరమిద్యుదోదరం ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్పరిష్టాద్ ఉపరిష్టాద్దాది దాది యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని జుహోతి యజ్ఞాయుధానీతి యజ్ఞ ఆయుధాని జుహోతి యజ్ఞ యజ్ఞో వై వై యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని యజ్ఞం యజ్ఞాయుధానీతి యజ్ఞ ఆయుధాని యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధేథో అథో ఏతద్ అథో విద్యథో ఏతద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవ యజ్ఞం యజ్ఞమవ అవరుంధే రుంధేవృత అవభృతశ్చ అవభృత ఇత్యవభృత క్షమే మే సృగాకార సృగాకారశ్చ సృగాకార ఇది సృగాకార చమే మయి ఇహ ఆహ సృగాకృత్యై సృగాకృత్యా అగ్ని సృగాకృత్యా ఇది సృగాకృత్యై అగ్నిశ్చ చమే మే ఘర్మ ఘర్మశ్చ చమే మయి ఇహ ఆహైతద్ ఏతద్వై వై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య రూపం బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య రూపకం రూపేణ రూపేణైవ ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధరక్ రుచ్చ చమే మే సామ సామచ చమే మయితి ఇత్యాహ ఆహైతద్ ఏతద్వై వై ఛందసా ఛందసాగం రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏ ఛందాగంసి ఛందాగస్య వ అవరుంధే రుంధే గర్భా ఆహ గర్భాశ్చ చమే మే వత్సాహ వత్సాశ్చ చమే మయితి ఇత్యాహ ఆహైతద్ ఏతద్వై వై పశూనాం పశూనాకం రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే కల్పాన్ కల్పాంజుహోతి జుహోత్యకృప్తస్య అకృప్తస్య కృప్యై కృప్యై యుగ్మదయుజే యుగ్మదయుజే జుహోతి యుగ్మదయుజే యుగ్మదయుజే జుహోతి మిథునద్వాయ మిథునద్వాయో ఉత్తరావతి మిథునద్వాయే మిథునాత్మాయ ఉత్తరావతి భవత ఉత్తరావతి ఇత్యుత్తరావతి భవతోభిక్రాంత్యై అభిక్రాంత్యాయేహా అభిక్రాంత్యా ఇత్యభిక్రాంత్యై ఏకాచ చమే మే తిస్రః తిస్రశ్చ చమే మయితి ఇత్యాహ ఆహ దేవఛందసం దేవఛందసం వై దేవఛందసమితి దేవఛందసం వా ఏకా ఏకాచ చ తిస్రః తిస్రశ్చ చ మనుష్యఛందసం మనుష్యఛందసం చతస్రః మనుష్యఛందసమితి మనుష్యఛందసం చతస్రశ్చ షాష్టౌ అష్టౌ చ చ దేవఛందసం దేవఛందసం చ దేవఛందసమితి దేవఛందసం చైవ ఏవ మనుష్యఛందసం మనుష్యఛందసం చ మనుష్యఛందసమితి మనుష్యఛందసం చావ అవరుంధే రుంధ ఆ త్రయస్త్రిగుంశదః త్రయస్త్రిగుంశతో జుహోతి త్రయస్త్రిగుంశత ఇది త్రయః త్రిగుంశదః త్రయస్త్రిగుంశత్ త్రయస్త్రిగుంశద్వై త్రయస్త్రిగుంశది త్రయః త్రిగుంశత్ వై దేవతాః దేవతా దేవతాః దేవతా ఏవ ఏవావ అవరుంధే రుంధ ఆష్టాచత్వారిగుంశదః అష్టాచత్వారిగుంశతో జుహోతి అష్టాచత్వారిగుంశదిత్యష్టాచత్వారిగుంశదః జుహోత్యష్టాచత్వారిగుంశదక్షరా అష్టాచత్వారిగుంశదక్షరా జగతి అష్టాచత్వారిగుంశదక్షరే అష్టాచత్వారిగుంశదక్షరా జగతి జాగతాః జాగతాః పశవః పశవో జగత్యా జగత్యైవ ఏవాస్మై తస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే వాజః వాజశ్చ ప్రసవః ప్రసవశ్చ ప్రసవ ఇది ప్రాసవః చేతి ఇది ద్వాదశం ద్వాదశం జుహోతి జుహోతి ద్వాదశ ద్వాదశమాసాః మాసాః సంవత్సరః సంవత్సర సంవత్సరే సంవత్సర ఇది సంవత్సరః సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి అగ్నిర్దేవేభ్యః దేవేభ్యోప అపాక్రామద్ అక్రామద్భాగధేయం భాగధేయమిచ్చమానః భాగధేయమిది భాగాధేయం ఇచ్చమానస్తం తమ్ దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్నుప ఉపనః నా ఆవర్తస్వ వర్తస్వ హవ్యం హవ్యన్నః నోభ వహేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణై మహ్యం మహ్యమేవ ఏ వాజప్రసవీయం వాజప్రసవీయం జుహవన్ వాజప్రసవీయమిది వాజప్రసవీయం జుహవన్నిది ఇది తస్మాద్ తస్మాదగ్నయే అగ్నయే వాజప్రసవీయం వాజప్రసవీయం జుహోరి వాజప్రసవీయమిది వాజప్రసవీయం జుహ్వరేద్ యద్వాజప్రసవీయం వాజప్రసవీయం జుహోతి వాజప్రసవీయమిది వాజప్రసవీయం జుహోద్యగ్నిం అగ్నిమేవ ఏవ తద్ తద్భాగధేయేన భాగధేయేన సమ్ భాగధేయేనేది భాగధేయేన సమర్థయతి అర్థయత్యథో అథో అభిషేక అథో ఇత్యథో అభిషేక ఏవ అభిషేక ఇత్యభిషేక ఏవాస్య అస్య సహ చతుర్దశభిః చతుర్దశభిర్జుహోతి చతుర్దశభిరితి చతుర్దశభిః జుహోతి సప్త సప్త గ్రామ్యాః గ్రామ్యా ఔషధయః ఔషధయః సప్త సప్తారణ్యాః ఆరణ్యా ఉభయీష ఉభయీషామవరుద్ధి అవరుద్ధ్యా అన్నస్యాన్నస్య అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అన్నస్యాన్నస్య జుహోతి అన్నస్యాన్నస్యేత్తిన్నస్యాన్నస్య విహోత్తిన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యావరుద్ధి అన్నస్యాన్నస్యేత్తిన్నస్యాన్నస్య అవరుద్ధ్యా ఔదుంబరేణ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి ఔదుంబరేణ శ్రువేణ శ్రువేణ జోతి విహోత్యోర్గ ఓర్గ్వై వా ఉదంబర ఉదంబరవోర్గ ఊర్ఘన్నం అన్నమూర్జా ఊర్జైవ ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జమన్నం అన్నమవ అవరుంధే రుంధేగ్ని అగ్నిర్వై వై దేవానామభిషిక్త అభిషిక్తోగ్నిజిత్ అభిషిక్త అగ్నిజన్మనుష్యాణం అగ్నిజిదిత్యగ్నిజిత్ మనుష్యాణం తస్మాత్ తస్మాదగ్నిజిత్ అగ్నిజిద్వర్షతి అగ్నిజిదిత్యగ్నిజిత్ వర్షతి నధావేద్ ధావేదవరుద్ధం అవరుద్ధకం హి అవరుద్ధమిత్యవరుద్ధం హి అస్యాన్నం అన్నమన్నం అన్నమివ ఇవ ఖలు ఖలు వై వై వరుషం వరుషం యద్ యద్ధావేద్ ధావేదన్నాద్యాద్ అన్నాద్యాద్ధావేద్ అన్నాద్యాదిత్యన్నాద్యాద్ ధావేదుపావర్తేత ఉపావర్తేత అన్నాద్యం ఉపావర్తేతేత్యుపా ఆవర్తేత అన్నాద్యమేవ అన్నాద్యమిత్యన్నాద్యం ఏవాభి అభ్యుపావర్తతే ఉపావర్తతే నక్తోషాసాః ఉపావర్తతేత్యుపా ఆవర్తతే నక్తోషాసేది ఇది కృష్ణాయై కృష్ణాయై శ్వేతవత్సాయై శ్వేతవత్సాయై వయసా శ్వేతవత్సాయాశ్వేతావత్సాయై వయసా జుహోతి జుహోత్తిన్ అన్నైవ ఏవాస్మై అస్మై రాత్రి రాత్రిం ప్రదాపయతి దాపయతి రాత్ర్యా రాత్ర్యా అహరహోరాత్రే అహోరాత్రే ఏవ అహోరాత్రే ఇత్యహ రాత్రే ఏవాస్మై అస్మై ప్రత్యే ప్రత్యే కామం ప్రత్యే ఇది ప్రత్యే కామమన్నాద్యం అన్నాద్యం దుహాదే అన్నాద్యమిత్యన్నాద్యం దుహాదే రాష్ట్రభృద దుహాదే ఇది దుహాదే రాష్ట్రభృతో జుహోది రాష్ట్రభృత ఇది రాష్ట్రభృద జుహోది రాష్ట్రం రాష్ట్రమేవ ఏవావ అవరుంధే రుంధే షడ్భి షడ్భిర్జుహోది షడ్భిర్ది షడ్భి జుహోది షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋదుషు ఋదుష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టది తిష్టది భువనస్య భువనస్య పదే పద ఇది రథముఖే రథముఖే పంచ రథముఖ ఇది రథముఖే పంచాహుతీ ఆహుతీర్జుహోది ఆహుతీరిత్యాహుతి జుహోది వజ్ర వజ్రో వై వైరథ రథో వజ్రేణ వజ్రేణైవ ఏ దిశ దిశోభి అభిజయతి ఏత్యగ్నిజితం అగ్నిజితం హ అగ్నిజితమిత్యగ్నిజితం హ వై వా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే వాత వాతోభి అభిభవతే ఓదే వాతనామాని వాతనామాని జుహోది వాతనామానీతి వాతనామాని జుహోద్యభి అభ్యేవ ఏవైనం ఏనముష్మిన్ అముష్మిన్ లోకే లోకే వాత వాత పవతే పవతే త్రీణి త్రీణి జుహోది జుహోది త్రయ త్రయ ఇమే ఇమే లోకా ఏభ్య ఏభ్య ఏవ ఏవ లోకేభ్య లోకేభ్యో వాతం వాతమవ అవరుంధే రుంధే సముద్ర సముద్రోసి అసి నభస్వాన్ నభస్వానిది ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వై వాతస్య వాతస్య రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవ వాతం వాతమవ అవరుంధే రుంధేంజలినా అంజలినా జుహోతి జుహోదిన మహి హే దేశాం ఏదేషామన్యథా అన్యథాహుతి ఆహుతిరవకల్పతే ఆహుతిరిత్యాహుతి అవకల్పత ఇత్యవాకల్పతే సువర్గాయ వై సువర్గాయేది స్వహాగాయ వై లోకాయ లోకాయ దేవరథ దేవరథో యుజ్యతే దేవరథ ఇది దేవరథ యుజ్యతే యత్రాగూతాయ యత్రాగూతాయ మనుష్యరథ యత్రాగూతాయేది యత్రాగూతాయ మనుష్యరథ ఏష మనుష్యరథ ఇది మనుష్యారథ ఏష ఖలు ఖలు వై వై దేవరథ దేవరథో యద్ దేవరథ ఇది దేవరథ యదగ్ని అగ్నిరగ్నిం అగ్నిజ్ఞనజ్మి యదజ్మి శవస శవస హృదయన హృదయనేది ఇత్యాహ ఆహ జనకి జనక్యేవ ఏవైనం ఏనగ్నం సహ సరేణం ఏనం యుక్త యుక్త సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమభి అభివహతి వహతి యద్ యత్సర్వాభి సర్వాభిః పంచభిః పంచభిర్యుంజ్యాద్ పంచభిరితి పంచాభిః యుంజాద్యుక్త యుక్తోస్య అస్యాగ్నిః అగ్నిః ప్రత్యుతః ప్రత్యుత స్యాద్ ప్రత్యుత ఇది ప్రాచ్యుత స్యాదప్రతిష్ఠితాః అప్రతిష్ఠితా ఆహుతయః అప్రతిష్ఠితా ఇత్యప్రతిష్ఠితాః ఆహుతయః స్యుః ఆహుతయ ఇత్యాహుతయః స్వప్రతిష్ఠితాః అప్రతిష్ఠితా స్తోమాః అప్రతిష్ఠితా ఇత్యప్రతిష్ఠితాః సోమా అప్రతిష్ఠితాని అప్రతిష్ఠితాన్యుత్థాని అప్రతిష్ఠితాని ప్రతిష్ఠితాని ఉత్థాని త్రిసృభిః ప్రాదస్సవనే త్రిసృభిరితి త్రిసృభిః ప్రాదస్సవనేభి ప్రాదస్సవనేకి ప్రాదః సవనే అభివృషది వృషది త్రివృద్ త్రివృద్వై త్రివృషది త్రివృద్ వా అగ్నిః అగ్నిర్యావాన్ యావానేవ ఏవాగ్నిః అగ్నిస్తం సంయునక్తి యునక్తి యథా యథానసి అనసి యుక్తే యుక్తాధీయతే ఆధీయత ఏవం ఆధీయత ఇత్యాధీయతే ఏవమేవ ఏవతత్ తత్ప్రతి ప్రత్యాహుదయ ఆహుదయ తిష్టంది ఆహుదయ ఇత్యాహుదయ తిష్టంది స్మృతి ప్రతి స్తోమాహ స్తోమాః ప్రతి ప్రత్యుత్థాని ఉత్థాని యజ్ఞయజ్ఞస్య యజ్ఞయజ్ఞస్య స్తోత్రే స్తోత్రే ద్వాభ్యాం ద్వాభ్యామభి అభిమృషది మృషద్యేతావాన్ ఏతావాన్ వై వై యజ్ఞ యజ్ఞోజావాన్ యావానగ్నిస్తోమ అగ్నిస్తోమో భూమా అగ్నిస్తోమ ఇత్యగ్ని సోమ భూమా త్వయి వా అస్య అస్యాద అత ఊర్ధ్వ ఊర్ధ్వః క్రియతే క్రియతే యావాన్ యావానేవ ఏవ యజ్ఞ యజ్ఞస్తం తమంతత అంతతోన్వారోహతి అన్వారోహతి ద్వాభ్యాం అన్వారోహతి ఆరోహతి ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏకయా ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఏకయా ప్రస్తుతం అప్రస్తుతం భవతి అప్రస్తుతమిప్రస్తుతం భవత్యథ అథాభి అభిమృషతి మృషత్యుప ఉపైనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తర ఇత్యుదోతర యజ్ఞానమతి అమత్యథో అథో సంతత్యై అథో ఇత్యథో సంతత్యై ప్ర సంతత్యా ఇది సంతత్యై ప్ర వై వా ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాచ్యవతే శ్రవతేయ యోగ్ని అగ్నిం చినుదే శృణుదేన న వై వా ఏతస్య ఏతస్యానిష్టగే అనిష్టక ఆహుతిః ఆహుతిరవ ఆహుజరిత్యాహుతిః అవకల్పతే కల్పతే యాం యాం వై వా ఏషానిష్టగే అనిష్టక ఆహుతిం ఆహుతిం జుహోతి ఆహుతిమిత్యాహుతిం జుహోతి స్రవతి స్రవతి వై వై సా తాం తాగ్ స్రవంతీం స్రవంతీం యజ్ఞ యజ్ఞోను అనుపరా పరా భవతి భవతి యజ్ఞం యజ్ఞం యజమాన యజమానో యత్ యత్ పునశ్చితిం పునశ్చితిం చిరుదే పునశ్చితిమిది పునశ్చితిం చిరుద ఆహుతీనాం ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ఆహుతీనామిత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ప్రత్యాహుదయ ఆహుదయ తిష్టంది ఆహుదయ ఇత్యాహుదయ తిష్టంది నయజ్ఞ యజ్ఞ పరాభవతి పరాభవతి పరాభవతీతి పరాభవతి నయజమాన యజమానోష్టౌ అష్టా ఉప ఉపదధాది దాద్యష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరే త్యష్టాక్షర గాయత్రీ గాయత్రేణ గాయత్రేణైవ ఏవైనం ఏనం ఛందసా ఛందసా చినుదే చినుదే యత్ యదేకాదశ ఏకాదశ త్రైష్టుభేన త్రైష్టుభేన యత్ యద్వాదశ ద్వాదశ జాగతేన జాగతేన ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవైనం ఏనం చినుదే చినుదేన వాప్కః అవాప్కో వై వై నామ నామైష ఏషోగ్నిః అగ్నిర్యత్ యత్పునశ్చితిః పునశ్చితిర్యః పునశ్చితిరితి పునః జితిః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ పునశ్చితిం పునశ్చితిం చినుదే పునశ్చితిమిది పునః జితిం చినుదా ఆ తృతీయాత్ తృతీయాత్ పురుషాత్ పురుషాదన్నం అన్నమత్తి అత్తి యథా యథా వై వై పునరాధేయ పునరాధేయ ఏవం పునరాధేయ ఇది పునః ఆధేయ ఏవం పునశ్చితిః పునశ్చితిర్య పునశ్చితిరితి పునః జితిః యోగ్న్యాధేయేణ అజ్ఞాధేయేన న అజ్ఞాధేయేణేత్యగ్ని ఆధేయేన నార్ధ్నోరి రధ్నోరి సహ స పునరాధేయం పునరాధేయమా పునరాధేయమితి పునః ఆధేయం ఆధత్తే ధత్తేజ యోగ్నిం అగ్నిం చిత్వా చిత్వాన అనర్ధ్నోతి రధ్నోతి సహ స పునశ్చితిం పునశ్చితిం చినుదే పునశ్చితిమితి పునః జితిం చినుదే యత్ యత్పునశ్చితిం పునశ్చితిం చినుదే పునశ్చితిమితి పునః జితిం చినుదర్ధ్యై వృద్ధ్యాథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహుర్న చేతవ్యా చేతవ్యేతి ఇది రుద్ర రుద్రో వై వా ఏష ఏష యదగ్నిః అగ్నిర్యథా యథా వ్యాఘ్రం వ్యాఘ్రకం సుప్తం సుప్తం బోధయతి బోధయతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తదథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహుశ్చేతవ్యా చేతవ్యేతి యథా యథా వసీయాగుంసం వసీయాగుంసం భాగధేయేన భాగధేయేన బోధయతి భాగధేయేనేతి భాగాధేయేన బోధయతి తాదృగ తాదృగేవ ఏ తద్ తన్మనుః మనురగ్నిమ్ అగ్నిమచినుత అచినుత తేన తేన నార్ధోత్ ఆర్ధోత్ సహ స ఏతాం పునశ్చితిమ్ పునశ్చితిమపశ్యత్ పునశ్చితిమితి మహాశితిమ్ అపశ్యద్దాం తామచినుత అచినుత తయా వై వై సహ స ఆర్ధోత్ ఆర్ధ్వాద్యత్ యత్పునశ్చితిమ్ పునశ్చితిమ్ చినుదే పునశ్చితిమితి పునఃశితిమ్ చినుదద్ధ్యై దర్ధ్యాద్ధ్యై ఛందశ్చితం చిన్వీత ఛందశ్చితమితి ఛందహాచితం చిన్వీత పశుకామ పశుకామ పశవ పశుకామయతి పశుకామ పశవో వై వై ఛందాగుంసి ఛందాగుంసి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏ భవతి భవతి శ్యేనచితం శ్యేనచితం చిన్వీత శ్యేనచితమితి శ్యేనాచితం చిన్వీత సువర్గకామ సువర్గకామ శ్యేన సువర్గకామయతి సువర్గాకామ శ్యేనో వై వై వయసాం వయసాం పతిష్ట పతిష్ట శ్యేన శ్యేన ఏ భూత్వా భూత్వా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం పతతి పతతి కంకచితం కంకచితం చిన్వీత కంకచితమితి కంకాచితం చిన్వీతయ యః కామయేత కామయేత శీర్షణ్వాన్ శీర్షణ్వానముష్మిన్ శీర్షణ్వానితి శీర్షణ్వాన్ అముష్మిన్ లోకే లోకే స్యాం స్యామితి ఇది శీర్షణ్వాన్ శీర్షణ్వానేవ శీర్షణ్వానితి శీర్షణ్వాన్ ఏవాముష్మిన్ అముష్మిన్ లోకే లోకే భవతి భవత్యలజితం అలజితం చిన్వీత అలజితమిత్రలజాచితం చిన్వీత చతుశీతం చతుశీతం ప్రతిష్టాకామ చతుశీతమిది చతుో సీతం ప్రతిష్టాకామశ్చతస్ర ప్రతిష్టాకామయతి ప్రతిష్టాకామ చతస్రో దిశ దిశో దిక్షో దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి ప్రభుగచితం ప్రభుగచితం చిన్వీత ప్రభుగచితమిది ప్రభుగాచితం చిన్వీత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ ప్ర భ్రాతృవ్యవానితి భ్రాతృవ్యవాన్ ప్రైవ ఏ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదతే నుదత ఉభయతః ప్రభుగం ఉభయతః ప్రభుగం చిన్వీత ఉభయతః ప్రభుగమిత్యుభయతః ప్రభుగం చిన్వీతయః యః కామయేత కామయేత ప్రజాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదేయ నుదేయ ప్రతి ప్రతి జనిష్యమాణాన్ వినిష్యమాణానితి ఇది ప్ర ప్రైవ ఏవ జాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదతే నుదతే ప్రతి ప్రతి జనిష్యమాణాన్ జనిష్యమాణాన్ రథచక్రచితం రథచక్రచితం చిన్వీత రథచక్రచితమితి రథచక్రాచితం చిన్వీత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన భ్రాతృవ్యవానిది భ్రాతృవ్యవాన్ వజ్రో వై వై రథ రథో వజ్రం వజ్రమేవ ఏ భ్రాతృవ్యేభ్య భ్రాతృవ్యేభ్య ప్రహరతి హరతి ద్రోణచితం ద్రోణచితం చిన్వీత ద్రోణచితమిది ద్రోణాచితం చిన్వీతాన్నకామ అన్నకామో ద్రోణే అన్నకామ ఇత్యన్నకామ ద్రోణే వై వా అన్నం అన్నం భ్రియతే భ్రియతే సయోని సయోన్యేవ సయోనీతి సా యోని ఏవాన్నం అన్నమవ అవరుంధే వృంధే సమోహ్యం సమోహ్యం చిన్వీత సమోహ్యమితి సమోహ్యం చిన్వీత పశుకామ పశుకామ పశుమాన్ పశుకామ ఇది పశుకామ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏ భవతి భవతి పరిచాయ్యం పరిచాయ్యం చిన్వీత పరిచాయ్యమితి పరిచాయ్యం చిన్వీత గ్రామకామ గ్రామకామో గ్రామీ గ్రామకామ ఇది గ్రామకామ గ్రామ్యేవ ఏ భవతి భవతి శ్మశానచితం శ్మశానచితం చిన్వీత శ్మశానచితమితి శ్మశానాచితం చిన్వీతయ యః కామయేత కామయేత పితృలోకే పితృలోకరుధ్నయా పితృలోక ఇది పితృలోకే రుధ్నయామితి ఇది పితృలోకే పితృలోక ఏవ పితృలోక ఇది పితృలోకే ఏ వర్ధ్నోతి రుధ్నోతి విశ్వామిత్రజమదగ్ని విశ్వామిత్రజమదగ్ని వసిష్ఠేన విశ్వామిత్రజమదగ్ని ఇది విశ్వామిత్రజమదగ్ని వసిష్ఠేన అస్పర్ధేత అస్పర్ధేతాగుంస స ఏతా ఏతా జమదగ్ని జమదగ్నిర్విహవ్యా విహవ్యా అవశ్యత్ విహవ్యా ఇది విహవ్యా అవశ్యత్తా తా ఉప ఉపాధత్త అసర్దతాభి తాభిర్వై వై సహ స వసిష్ఠస్య వసిష్ఠస్యేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమవృంగ అవృంగయత్ యద్విహవ్యా విహవ్యా ఉపదధాది విహవ్యా ఇది విహవ్యా ఉపదధాదీంద్రియం ఉపదధాదీత్యుపదధాది ఇంద్రియమేవ దేవతాభిః తాభిర్వీర్యం వీర్యం యజమానః యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంతే వృంతే హోతుః హోతుర్ధిష్ణయే ధిష్ణయ ఉప ఉపదధాది దాది యజమానాయతనం యజమానాయతనం వై యజమానాయతనమితి యజమాన ఆయతనం వై హోదా హోదాస్వే స్వేవ ఏవాస్మై అస్మా ఆయతనే ఆయతన ఇంద్రియం ఆయతన ఇత్యాయతనే ఇంద్రియం వీర్యం వీర్యమవ అవరుంధే రుంధే ద్వాదశ ద్వాదశోప ఉపదధాది దాది ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరేది ద్వాదశాక్షరా జగతి జాగతాః జాగతాః పశవః పశవో జగత్యా జగత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధేష్టావష్టౌ అష్టావష్టావన్యేషు అష్టావష్టావిత్యష్టౌ అష్టౌ అన్యేషు ధిష్ణయేషు ధిష్ణయేషూప ఉపదధాది దధాత్యష్టాశుభాః అష్టాశుభాః పశవః అష్టాశుభా ఇత్యష్టాశుభాః పశవః పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే షట్ షణ్మార్జాలీయే మార్జాలీయే షట్ షడ్వై వా రతవ రతవ రతవ రతవ ఖలు ఖలు వై వై దేవా పితర పితర రతూన్ రతూనేవ ఏవ దేవాన్ దేవాన్ తిరణం ప్రీణాది ప్రీణాదీతి ప్రీణాది అవస్వ వాజసాదయే వాజసాదయ ఇది వాజసాదయ ఇది వాజసాదయే ఇత్యనుష్టక్ అనుష్టక్ ప్రతిపద్ అనుష్టకిత్యనోస్తుక్ ప్రతిపద్భవతి ప్రతిపదితి ప్రతిపద్ భవతి తిస్రః తిస్రో అనుష్టుభః అనుష్టుభశ్చతస్రః అనుష్టుభైత్యనోస్తుభః చతస్రో గాయత్రియః గాయత్రియో యత్ యత్తిస్రః తిస్రో అనుష్టుభః అనుష్టుభస్తస్మాద్ అనుష్టుభైత్యనోస్తుభః తస్మాదశ్వః అశ్వస్త్రిభిః త్రిభిస్తిష్టన్ త్రిభిర్త్రిభిః తిష్టగ్గస్తిష్ఠతి తిష్ఠతి యత్ యచ్చతస్రః చతస్రో గాయత్రియః గాయత్రియస్తస్మాద్ తస్మాత్ సర్వాన్ సర్వాగశ్చతుర చతుర పద పద ప్రతిదధర్ ప్రతిదధత్ పలాయతే ప్రతిదధరి ప్రతిదధర్ పలాయతే పరమా పరమా వై వా ఏషా ఛందసా ఛందసాంగిద్ యదనుష్టుక్ అనుష్టుక్ పరమ అనుష్టుగిత్యనోస్తుక్ పరమశ్చతుష్టోమ చతుష్టోమ స్తోమానా చతుష్టోమైతి చతుః స్తోమ స్తోమానాం పరమ పరమస్త్రిరాత్ర శ్రీరాత్రో యజ్ఞానాం త్రిరాత్ర ఇది త్రిరాత్ర యజ్ఞానాం పరమ పరమోశ్వః అశ్వః పశూనాం పశూనాం పరమేణ పరమేణైవ ఏవైనం ఏనం పరమతాం పరమతాం గమయతి గమయత్యేక విపుంసం ఏక విపుంసమహ ఏక విపుంసమిత్యేక విపుంసం అహద్భవతి భవతి యస్మిన్ యస్మిన్నశ్వః అశ్వః ఆలభ్యతే ఆలభ్యతే ద్వాదశ ఆలభ్యత ఇత్యా ఆలభ్యతే ద్వాదశమాసాః మాసాః పంచ పంచర్తవః ఋతవస్త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా అసౌ అసావాదిత్యః ఆదిత్య ఏక విపుంసః ఏక విపుంస ఏషః ఏక విపుంస ఇత్యేకా విపుంసః ఏష ప్రజాపతిః ప్రజాపతిః ప్రజాపత్యః ప్రజాపతిరిది ప్రజాపతిః ప్రజాపత్యోశ్వః ప్రజాపత్యేది ప్రజాపత్యః అశ్వస్థం తమేవ ఏవ సాక్షాద్ సాక్షాద్ధ్నోతి సాక్షాదిది సాక్షాద్ రుధ్నోతి శక్వరయః శక్వరయః పృష్ఠం పృష్ఠం భవంతి భవంత్యన్యదన్యత్ అన్యదన్యచ్ఛందః అన్యదన్యదిత్యన్యత్ అన్యత్ ఛందోన్యేన్యే అన్యేన్యే వై అన్యేన్యేత్యన్యే అన్యే వా ఏతే ఏతే పశవః పశవః ఆలభ్యంతే లభ్యంత ఉత ఉదేవ ఇవ గ్రామ్యాః గ్రామ్యా ఉత ఉదేవ ఇవారణ్యాః ఆరణ్యాయత్ యచ్చక్వరయః చక్వరయః పృష్ఠం పృష్ఠం భవంతి భవంత్యశ్వస్య అశ్వస్య సర్వత్వాయ సర్వత్వాయ పార్థురశ్వం సర్వత్వాయేతి సర్వత్వాయ పార్థురశ్వం బ్రహ్మసామం పార్థురశ్వమిది పార్థోరశ్వం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవతి అశ్వినా అశ్వినా వై వా అశ్వః అశ్వోయతః యత ఈశ్వరః ఈశ్వరో వై వా అశ్వః అశ్వోయతః అయతో ప్రతిష్ఠితః అప్రతిష్ఠితః పరాం అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠితః పరాం పరావతం పరావతం గంధోః పరావతమిది పరావతం గంధోర్యత్ యత్పార్థరశ్వం పార్థరశ్వం బ్రహ్మసామం పార్థరశ్వమిది పార్థోరశ్వం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవత్యశ్వస్య అశ్వస్య యత్తి యత్తి ధృత్యై ధృత్యై సంకృతి సంకృత్యచ్ఛావాకసామం సంకృతీతి సంకృతి అచ్చావాకసామం భవతి అచ్చావాకసామమిత్యచ్ఛావాకసామం భవత్యుత్సన్నయజ్ఞః ఉత్సన్నయజ్ఞో వై ఉత్సన్నయజ్ఞేత్యుత్సన్నయజ్ఞః వా ఏషః ఏష యద్ యదశ్వమేధః అశ్వమేధః కః అశ్వమేధ ఇత్యశ్వమేధ కస్తద్ అద్వేద వేదేతి ఇత్యాహు ఆహుర్యది సర్వో వా క్రియతేన వాయత్సంకృతి సంగత్యచ్చావాగసామం సంకృతి సంకృతి అచ్చావాగసామం భవతి అచ్చావాగసామమిత్యచ్చావాగసామం భవత్యశ్వస్య అశ్వస్య సర్వత్వాయ సర్వత్వాయ పర్యాప్త్యై సర్వత్వాయై సర్వత్వాయ పర్యాప్త్యానందరాయాయ పర్యాప్త్యాయి పరీయాప్త్యై అనందరాయాయ సర్వస్తోమ అనందరాజాయేర్భినంద ఆయాయ సర్వస్తోమోదిరాత్ర సర్వస్తోమైతి సర్వస్తోమ అదిరాత్ర ఉత్తమం అదిరాత్ర ఇత్యది రాత్ర ఉత్తమమహ ఉత్తమమిత్యుదోత్తమం అహర్భవతి భవతి సర్వస్య సర్వస్యాప్త్యై ఆప్త్యై సర్వస్య సర్వస్యదిత్యై ఇత్యై సర్వం సర్వమేవ ఏవతేన తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి. ఓం పంచమకాండే చతుర్థః ప్రశ్నః సమాప్తః.